కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 8వ భాగం. ఫిజో చక్రం వేగాన్ని మరింత పెంచాడు. వేగం మరో స్థాయిని చేరుకున్నప్పుడు మరో విచిత్రం జరిగింది. ఈసారి కిరణం వెనక్కి తిరిగి వచ్చేసరికి ఏ పళ్ళ సందులోంచి దూరి కిరణం తన యాత్ర మీద బయలుదేరిందో ఆ పళ్ళ సందుకి తర్వాత పళ్ళ సందు కాంతిరేఖకి అడ్డు వచ్చింది. తిరిగొచ్చిన కిరణం ఆ పళ్ళ సందులోంచి ముందుకు పోతూ ఆ వెనుక ఉన్న ఫిజో కళ్ళలో పడింది. ఈసారి మళ్ళీ ఫిజోకి కాంతి యొక్క ప్రతిబింబం కనిపించింది. చక్రం ఎంత వేగంతో తిరుగుతోందో ఫిజోకి తెలుసు. కాబట్టి చక్రం పలు సందు స్థానంలో పన్ను రావటానికి ఎంతసేపు పడుతుందో తెలుసు. అలాగే ఒక పలుసందు స్థానంలోకి తరువాత పలుసందు రావటానికి ఎంతసేపు పడుతుందో కూడా తెలుసు. ఈ వ్యవధులని వాడి కాంతికి రెండు కొండల మధ్య యాత్ర చేయడానికి ఎంతసేపు పడుతుందో లెక్కించాడు ఫిజో. దానితో కాంతి వేగాన్ని అంచనా వేయడానికి వీలయ్యింది. ఆ విధంగా 1849లో ఫిజో చేసిన అంచనా బట్టి కాంతి వేగం సెకనుకి 196,000 మైళ్ళు అని తేలింది. అసలు కాంతి వేగం కన్నా ఈ విలువ కాస్త ఎక్కువ. ఒక విధంగా చూస్తే బ్రాడ్లీ విలువతో పోలిస్తే ఫిజో చేసిన అంచనా అంత గొప్పదేమీ కాదు. అసలు విలువ కన్నా బ్రాడ్లీ అంచనా సెకనుకు 10,000 మైళ్ళు తక్కువ అయితే ఫిజో అంచనా సెకనుకు 10,000 మైళ్ళు ఎక్కువ. అయితే ఫిజో సాధించిన ప్రత్యేక ఫలితం ఏమిటంటే తనకు పూర్వం కాంతి వేగాన్ని సాధించిన వారిలాగా అంతరిక్షపు ఘటనల మీద ఆధారపడకుండా పూర్తిగా భూమి మీద జరిగే ఘటనల ఆధారంగా కాంతి వేగాన్ని కొలవగలిగాడు. కాబట్టి ఫిజో వాడిన పద్ధతినే అవలంబించిన మరింత ఖచ్చితంగా కాంతి వేగాన్ని కొలవాలంటే మరింత సునిశ్చితమైన పరికరం కావాలి. తరువాత అంశం, ప్రయోగశాలలో కాంతి వేగం కొలత. ఫిజోకి తన పరిశోధనలలో సహాయం చేసిన మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఉన్నాడు. అతడి పేరు జా బెర్నార్డ్ లియో ఫోకాల్డ్. ఫిజో చేసిన ప్రయోగమే ఫోకాల్డ్ కూడా చేయడానికి ప్రయత్నించాడు. అయితే పళ్ళు ఉన్న చక్రానికి బదులుగా రెండవ అద్దాన్ని వాడాడు ఫోకాల్డ్. మొదటి అద్దం మీద నుండి ప్రతిబింబించబడ్డ కిరణం రెండో అద్దం మీద పడి అక్కడి నుండి ఓ తెర మీదకి విక్షేపింపబడుతుంది. ఇప్పుడు రెండో అద్దాన్ని వేగంగా తిప్పుతున్నాం అనుకుందాం. కాంతి మొదటి అద్దం నుండి తిరిగి వచ్చిన రెండవ అద్దం మీద పడేసరికి ఆ అద్దం కాస్త పక్కకు తిరిగిపోతుంది. కాబట్టి అక్కడి నుండి బయలుదేరే కిరణం తెర మీద కాస్త పక్కగా పడుతుంది. రెండవ అద్దం ఎంత వేగంతో తిరుగుతోందో తెలుసు కాబట్టి దాని నుండి ప్రతిబింబితమైన కిరణం ఎంత పక్కకు తిరుగుతుందో తెలిస్తే ఈ సమాచారాన్ని బట్టి కాంతి వేగాన్ని లెక్కించవచ్చు. ఫోకాల్ట్ తన ప్రయోగాన్ని పదే పదే చేసి చూశాడు. తన ప్రయోగ పరికరాలకి కూడా సముచితమైన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాడు. తన కృషి ఫలితంగా 1862లో తను లెక్కించిన కాంతి వేగం సెకనుకు 185,000 మైళ్ళు అని వచ్చింది. అంతవరకు జరిగిన కాంతి వేగపు అంచనాలు అన్నిట్లోకి ఇది అత్యంత నిర్దిష్టమైనది. అసలు విలువ కన్నా ఇది సుమారు సెకనుకు 1,000 మైళ్ళు మాత్రమే తక్కువ.